290 హ్రీంకారాస్థాన నర్తకి సం ధా హ్రీంకారాస్థాన నర్తకి హ్రీంకార ఏవ ఆస్థానం సభామండపః సర్వశ్రేయత్వాత్ తస్య నర్తకీ నటన సంబంధ భూసంయోగ చరణ విన్యాసోపలక్షిత అలను సారి హస్తాద్యంగ చేష్టా నర్తనం తత్కర్త్రీ నర్తకీ హ్రీంకార వాచ్యార్థతయ మాయాది సంబంధ సంబంధ నిమిత్తక విచిత్రతర కార్యోత్పాదన వ్యాపారను కారి వికార్య వికారి స్వరూపవత్తయ ద్రష్టృలోకమనోవృత్తి భేదేన తీవ్రమంది మందతర ప్రీతిరూప భక్తి విశత్యాభివ్యక్తానభివ్యక్త ఇష్టఫల సాధనతయా స్వకీయ పుణ్యాదితారతమ్యేన బుద్ధిశుద్ధి భేదాత్ ప్రతిభాతిత్యర్థ ఓం హ్రీంకారాస్థాన నర్తకయే నమః. ఆం వి హ్రీంకారమే ఆస్థానము సభామండపము హ్రీంకారస్థానము రస్థానము ఆ సభామండపము సర్వులకును ఆశ్రయస్థానము. ఆ సభామండపమునందు నృత్యము చేయనదిగాన దేవి హ్రీంకారస్థాన నర్తకి నర్తనమనగా నాట్యమునకు సంబంధించిన భూసంయోగము గల పదవిన్యాసము అడుగులు వేయుట చేత ఉపలక్షిత మగునట్టియు తాళానుసారియు నయన హస్తాద్యవయ సంచారణము తాదృశమైన నర్తనము చేయు స్త్రీ నర్తకి ఎనబడును. పరమేశ్వరి హ్రీంకార వాచ్యార్థస్వరూపిణి ఎగుటచేత మాయాదులతో సంబంధముండుట లేకపోవుట నిమిత్తముగా గల అతి విచిత్ర కార్యోత్పాదన వ్యాపారమునకు పంచసృష్టిరూప వ్యాపారమునకు అనురూపమైన వికారి అవికారి స్వరూపము గలది. కారణము చేత పరదేవత ద్రష్టులోసము చూచిజనులు యొక్క మానసిక వృత్తి భేదము చేత తీవ్ర మంద మందతర ప్రీతిరూపమైన భక్తికి విషయమగుచుండును. అందువలన జగన్మాత భక్తుల భక్తి తారతమ్యమును బట్టి అభివ్యక్త అనభివ్యక్త ఇష్టఫల సాధన మగుచుండును. కావున పుణ్యాదుల తారతమ్యమును బట్టి బుద్ధి నైర్మల్య భేదమును బట్టి భాషించుచున్నదని భావము. విశే ఈ ప్రపంచము పరమేశ్వరి యొక్క నర్తనశాల. నామరూపాత్మకమైన నర్తించు నర్తకి యా పరమేశ్వరి నర్తకి జగద్రూప నరనశాలలో సంగీత తాళ నృత్య లయంగతయ్యేయు శిరసుపైనున్న కుంభ పరిరక్షణము నందు చిత్తము లగ్నము చేసి సామాజికులను ఆనంద పరవశులను చేయుచుండును. ఆరితిగనే నటరాజసుందరి యగు పరమేశ్వరి జగన్నాటకశాలలో నర్తించుచు నిస్సంగురాలే కేనల సాక్ష్యభూతురాలే జీవులకు వారి వారి భక్తిక్ష్మీ వ్రతననుసరించి అంతఃకరణ నైర్మల్యముననుసరించి తత్తదుచితము లైన అభీష్టఫలముల నొసంగుచుండు నని భావము. శ్లో హ్రీంకారసుక్తి కాముక్తామణి హ్రీకారబోధిత హ్రీంకారమే సౌవర్ణ స్తంభ విద్రుమపుత్రిక 57.